మెదడు చరిత్ర పుస్తకం 18వ భాగం. వెర్నికి కనుక్కున్న ఈ అఫిషియాకి వెర్నికి అఫిషియా అని పేరు వచ్చింది. ఈ రకమైన అఫిషియా ఉన్నవారు ఉదాహరణకి ఈ రకంగా మాట్లాడవచ్చు: నేను టెలిఫోన్ చూస్తుండగా టిఫిన్ వస్తే అందుకుని మాట్లాడాను. సామాన్య వ్యవహారాలలో ఎవరైనా కాస్త తలతిక్కగా మాట్లాడితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు అని అనుకుంటూ ఉంటాము. ఆ వర్ణన వెర్నికి అఫిషియా రోగులకి సరిగ్గా అతుకుతుంది. కానీ విచిత్రం ఏమిటంటే వాళ్ళు పలుకుతున్న వాక్యాలు పూర్తిగా దోషపూరితమై ఉన్నాయని వారికి మనసులో ఓ మూల తెలుస్తూనే ఉంటుంది. కానీ దానిని నిగ్రహించుకోగల శక్తి వారికి ఉండదు. బ్రోకా అఫిషియాలో దోషం భాషా ప్రకటనలో ఉంటే వెర్నికి అఫిషియాలో దోషం భాషా గ్రహణంలో ఉంటుంది. పోస్ట్ మార్టం అధ్యయనాలలో ఈ రోగం కలవారి మెదళ్లలో దోషం పెరైటల్ విభాగంలో కింది భాగంలో ఉంటుందని తెలిసింది. బ్రోకా అఫిషియాలో లాగానే కుడిచేతి వాటం గల వారిలో అధిక శాతం ఈ దోషం మెదడులో ఎడమ గోళార్ధంలో ఉన్నట్టు తెలిసింది. మెదడులో ప్రత్యేక ప్రాంతాలలో ఉండే దోషాలను బట్టి రెండు రకాల వాగ్దోషాలు ఏర్పడతాయని చూశాం. ఈ రెండు రకాల వాగ్దోషాలకి సంబంధం ఉన్న మూడో రకం వాగ్దోషం ఒకటి ఉంది. దాన్ని ప్రసార వాగ్దోషం అంటారు. ఈ ప్రసార వాగ్దోషం గలవారు వారికి వినిపించిన భాషా శబ్దాలని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు కూడా. కానీ విన్న మాటలని తిరిగి అనమంటేనే చిక్కు. వారంతకి వారు అనర్గళంగా మాట్లాడగలరు కనుక వారిలో బ్రోకా ప్రాంతం చిక్కు చెదరకుండా ఉండాలి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకోగలరు కనుక వెర్నికి ప్రాంతం కూడా సురక్షితంగా ఉండాలి. విన్న వాక్యాన్ని తిరిగి పలకాలంటే ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్న వెర్నికి ప్రాంతానికి వాక్యాన్ని పైకి పలకగల బ్రోకా ప్రాంతానికి మధ్య సంబంధం ఉండాలి. వెర్నికి ప్రాంతం నుండి బయలుదేరిన సమాచారం బ్రోకా ప్రాంతాన్ని చెక్కు చెదరకుండా చేరుకోవాలి. అంటే రెండిటినీ కలిపే నాడీ తీగలు సురక్షితంగా ఉండాలి. కానీ ప్రసార వాగ్దోషంలో సరిగ్గా ఆ నాడీ తీగలే నాశనమై ఉంటాయి. పైన చెప్పుకున్న ఉదాహరణలు చూస్తుంటే మెదడులో క్రియల విస్తరణలో ఒక విధమైన విభజనీయత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేక మెదడు ప్రాంతాలలో ప్రత్యేక క్రియలు జరుగుతాయని అర్థమవుతుంది. వాక్కుని పుట్టించేది ఒక ప్రాంతం అయితే వాక్కుని గ్రహించేది మరో ప్రాంతం. ఈ రెండు ప్రాంతాల మధ్య ఒక సంధి ఉంటేనే విన్న వాక్కుని ప్రకటించడానికి వీలవుతుంది. ఇలాంటి ఉదాహరణలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన వెన్నికి ఒక నిర్ణయానికి వచ్చాడు. మెదడు క్రియలు స్థానికమా సార్వత్రికమా అన్న విషయం గురించి శతాబ్దాలుగా చెలరేగిన వివాదానికి పరిష్కారం అతడి మనసులో రూపుదేలసాగింది. చిన్న చిన్న ప్రత్యేక క్రియలు మెదడులో ఒక చిన్న ప్రత్యేక ప్రాంతానికే పరిమితమై ఉంటాయి. కానీ మరింత ఉన్నతమైన పైస్థాయికి చెందిన క్రియలని మెదడులో పలు ప్రాంతాలు కలిసికట్టుగా పనిచేస్తూ నిర్వర్తిస్తాయి. మెదడు చరిత్రలో మొట్టమొదటిసారిగా వెన్నికి మెదడు ప్రాంతాల నుండి దృష్టి మరలించి మెదడులో సంధుల మీదకి సారించాడు. మెదడు క్రియలని అర్థం చేసుకోవాలంటే వివిధ మెదడు ప్రాంతాల కన్నా వాటి మధ్య కనెక్షన్లకి మరింత ప్రాముఖ్యతనివ్వాలని అతడు అర్థం చేసుకున్నాడు. వెర్నికి వెలిబుచ్చిన ఈ భావజాలమే ఓ శతాబ్దం అనంతరం కనెక్షనిజం అనే ఓ కొత్త నాడీశాస్త్ర ఉద్యమానికి ఊపిరిపోసింది. ఆ ఉద్యమంలోంచి న్యూరల్ నెట్వర్క్ అనే ఓ కొత్త గణిత సిద్ధాంతం జన్మించింది. మెదడుని అర్థం చేసుకోవడానికి మెదడు క్రియల్ని వర్ణించడానికి అవసరమైన గణిత భావాలని వీలైన పరిభాషని పోలిక చేత అర్థం చేసుకోవడానికి ఒక తీరైన ఉపమానాన్ని ఈ గణిత సిద్ధాంతం మనకి ప్రసాదించింది.